Book 2 45 45 في السينما سينما تياتر ودا نريد الذهاب إلى السينما ميمو سينما كي ويلالان كوتنامو اليوم يعرض فيلم జయద్ ఈ రోజు ఒక మంచి సినిమా ఆడుతోంది. అల్ ఫిల్మ్ జదీద్ తమామన్. ఈ సినిమా సరికొత్తది. ఐన షుబ్బాక్ తజాకిర్. క్యాష్ రిజిస్టర్ ఎక్కడ ఉంది? హల్ మాజల్ తుజద్ అమాకిన్ ఖాలియా. సీట్లు ఇంకా దొరుకుతున్నాయా? بكم تذاكر الدخول؟ లోపలికి వెళ్ళే టికెట్ల ధర ఎంత ఉంది? متى يبدأ العرض؟ ఆట ఎప్పుడు మొదలవుతుంది? كم يدوم الفيلم؟ సినిమా ఎంత సేపు ఆడుతుంది? هل يمكن حجز تذاكر؟ మనం టికెట్లని బుక్ చేసుకోవచ్చా? اريد ان اجلس في الخلف నేను చివరన కూర్చోవాలనుకుంటున్నాను. اريد ان اجلس في الامام నేను ముందర కూర్చోవాలనుకుంటున్నాను. اريد ان اجلس في الوسط నేను మధ్యలో కూర్చోవాలనుకుంటున్నాను. كان الفيلم مثيرا సినిమా చాలా ఉత్తేజకరంగా ఉంది. లం యకున్ అల్ ఫిల్మ్ ముమిల్లన్ సినిమా విసుగ్గా లేదు. లకిన్ అల్ కితాబ్ అల్ మఖూజ్ అన్హు అల్ ఫిల్మ్ కాన అఫ్దల్ కానీ ఏ పుస్తకంపై ఆధారపడి ఈ సినిమా తీయబడిందో అది చాలా బాగుంది. కైఫ కానత్ అల్ ముసీకా మ్యూజిక్ ఎలా ఉంది? كيف كان الممثلون నటీనటులు ఎలా ఉన్నారు? هل كانت هناك ترجمه حواريه بالانجليزيه ఇందులో ఇంగ్లీష్ సబ్ టైటిల్ ఉన్నాయా? الرجاء الذهاب الى www.book2.de لمطالعة الكتب مع الدروس الصوتية.